ఏ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నామనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిదియ తిరువడి గొలుతున్. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మళ్ళీ తిరిగి శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని చెప్పుకుందాం అని ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడని భావించి మళ్ళీ ఆరంభం చేస్తూ ఉన్నాను. అనారోగ్యం అనారోగ్యమే, దాని కొరకు ప్రత్యామ్నాయంగా ఏవో చేసేయి చేస్తూనే ఉన్నాను. ప్రపంచమే అంతా అతలాకుతలమైపోతూ ఉన్నది అని అనేక విధాలుగా భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అందరూ కూడా కష్టాలు సుఖాలు పొందుతూనే ఉన్నారు. ఇది ప్రపంచ ఉపద్రవం కావున ఒకరు దీని అధీనంలోకి వచ్చేవారు, ఒకరు రానివారు అంటూ ఏమీ లేదు. అంతా దైవము, ఆయన సంకల్పము, అందుకే ఆయననే కోరుకోవటము, సమంజసము అందరమీ కూడా. అయితే వాల్మీకి రామాయణము ఎక్కువగా ఈ మెడలు నాకు ఆ పుస్తకాన్ని చూసి చదవటానికి ఇబ్బందిని కల్పిస్తూ ఉన్నవి. వాటిని పడుకునైతే చదువుకోవటము సాధ్యమే అవుతుంది, కానీ అప్పుడు రికార్డు చేయటం కొంచెం కష్టమవుతూ ఉంటుంది. చూస్తాను ఎలా వీలైతే అలా. విశేషమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు వాల్మీకి మూలంలో ఏం చెప్పాడు, గోవిందరాజస్వామి వ్యాఖ్యానంలో ఏం చెప్పారు, ఇంకా మహేశ్వర తీర్థులు, ఇంకా కథకము, అలాగే ధర్మకూటము, ఇంకా చాలా వ్యాఖ్యానాలు ఈ మధ్యన కూడా ఇంకా కొన్ని నెట్లో కనిపిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. అయితే ఎన్ని ఉన్నా దాదాపు చాలా వ్యాఖ్యానాలు ఉన్నట్టుగా తెలుస్తూనే ఉన్నవి. చరిత్ర జరిగిపోయింది, దాని ఉత్కర్షను కల్పించేటటువంటి విషయాలను చెప్పుకోవటం మంచిది అని నా ఉద్దేశం. అది ఏ పాత్రలకు కానీ, ఆ పురాణ పురుషులకు కానీ అనౌచిత్యము ఆపాదించకూడదు, అది ప్రధాన లక్ష్యం. అలాగే సమాజానికి కూడా వికృతమైన సందేశాలని అందించకూడదు, ఇది ప్రధాన లక్ష్యంగా చూసుకుంటూ చెప్తూ ఉంటాను. ఇక వినేవారు కూడా వారి వారి మానసిక పరిణతిని అనుసరించి అవగాహన చేసుకుంటూ ఉంటారు. అన్నిటికీ మించి రాముడే, ఆయన మీదే భారం వేసుకుని వినేవాళ్ళు కూడా అలాగే అవగాహన కోసం ప్రయత్నించటం మంచిది. ఇక మనం ఎక్కడ వచ్చాము ఇంతకుముందు అని అంటే, రామచంద్రస్వామి ఆ ప్రస్రవణ గిరి అంటారు, అవన్నీ పంక్తులు, పర్వత పంక్తులు. ఆనాటి పేర్లు ఏదో ఆయన చెప్పారు, ఈనాడు ఎలా ఉన్నావో. ఆ గుహలలో ఉంటాడు ఆయన వర్షాకాలం, లక్ష్మణస్వామి, రామచంద్రస్వామి. అలాగే సుగ్రీవ మహారాజు భోగాలు అనుభవిస్తూ కిష్కింధ గుహలో ఉన్నాడు. ఇక సీతమ్మ అశోక వనంలో ఉన్నదో తల్లి. రావణాసురుడు కూడా అమ్మను తీసుకుని వెళ్ళి అంతా ఐశ్వర్యమంతా చూపించి అశోకవనంలో దించాడు, అంతే, ఇక మళ్ళీ రాలేదు. మరి అలా చరిత్ర జరిగింది, ఎందుకని రాలేదు అనేటటువంటి కారణాలు ఎవరెవరి బుద్ధిని అనుసరించి వారు ఆలోచించుకోవచ్చు. వ్యాఖ్యానర్యములు అయితే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే కేవలము సామాన్య స్త్రీలను వాడు చెరపట్టినట్టుగా సీతమ్మను అలా చేయలేదు. చేసేవాడైతే రోజు వచ్చి కూర్చునేవాడు, ఆ అందానికి ముగ్ధుడై వ్యామోహం చెంది. కానీ అది కనిపించదు మరేమిటో. ఎప్పుడో మళ్ళీ తర్వాత ఎప్పుడో వస్తాడు. ఆంజనేయ స్వామి వెళ్ళిన ఆ రోజు అమ్మను వెతకటానికి వెళితే ఆయన చెట్టు పైన ఉండగా మళ్ళీ రావణుడు వస్తాడు. ఇది కథ, తెలిసిన కథే కదా. మరి అలా ఆనాడు వచ్చాడు అని అంటే ఆయన యొక్క ఆ ఉద్దేశం ఏమిటి అనేది కేవలము వ్యామోహము కాదు అని తెలుస్తూ ఉంటుంది. కొంత దానిని ఎవరెవరి భావాలను అనుసరించి, బుద్ధిని అనుసరించి, వారి వారి అవగాహనలను అనుసరించి కూడా అవగాహన చేసుకోవచ్చు అని మనవి చేసుకుంటూ ఉన్నాను. సరే, ఆ సీతమ్మ అక్కడ అలా ఉన్నది. ఇక జరిగేటటువంటి కథ ఏమిటంటే, మరి వర్షాకాలం కదా, రామచంద్రస్వామి ఏదో ఆ మేఘాలను చూసి, అలాగే ఆయన వర్ణిస్తూ ఉన్నట్లుగా ఏదో చెప్తూ ఉంటారు, ఆ కనిపించే మేఘాలన్నీ ఏదో అచ్చిరాది మార్గంలాగా ఉన్నవోయ్ లక్ష్మణ, అలా పైకి వెళ్ళవచ్చు అన్నట్లుగా, ఆ మార్గాల వెంట అన్నట్లుగా మనకి అనిపిస్తూ ఆయన చెప్తూ ఉంటారు అక్కడ. ఇక ఇక్కడ గాథను మరలా ఆరంభించుకుందాం. అంటే ఎక్కువ విశేష విషయాలను కానీ కథను కానీ మనం చూసినట్లయితే, వర్షాకాలం అంతా సుగ్రీవుడు మళ్ళీ తిరిగి అసలు రాముని సన్నిధికే రాలేదు. గడువు కూడా దాటిపోయింది, ఏమీ రాలేదని లక్ష్మణుడిని వెళ్ళమంటాడు రామచంద్రస్వామి. ఇదేమిటిది, మనం మెత్తగా ఉంటే ఏమీ లెక్క చేయడం లేదు, వెళ్ళి ఒకసారి గుర్తు చేసిరా, వాలిని చంపిన బాణం మొక్కపోలేదు, వాలిపోయిన దారి మూసుకుపోలేదు అని చెప్పు, అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు అని అంటే అసలే కోపం ఆయనకి బుసలు కొడుతూ వచ్చాడు. సరే, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా అంతకుముందే అనేక ప్రయత్నాలు చేసినా సుగ్రీవుడి దర్శనం మాత్రం ఇయ్యలేదు. మరి రాజుగారు కదా, గబగబా వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఈ లక్ష్మణుడు అంగలు వేసుకుంటూ మహావేగంగా వస్తూ ఉంటే వాళ్ళంతా భయపడిపోయారు. పోయి అంగదుడు నీ చెప్పారు, వెళ్ళవయ్యా చెప్పు, మీ అమ్మకి చెప్పు, వస్తూ ఉన్నాడు ఇలాగో అని చెప్పి చెప్తే ఆయన వెళ్ళి చెప్పాడు, అమ్మ వస్తూ ఉన్నాడు ఇలా, ఆ లక్ష్మణస్వామి వస్తూ ఉన్నాడు, మరి జాగ్రత్త పడాలి అని అంటే ఒక్కసారి భయపడ్డారు. మరి మర్చిపోయారు కదా ఇచ్చిన మాట. మరి వారా సామాన్యులు కాదు, వారి ఆయుధాలే మహాభయంకరమైనటువంటి బాణములు. మరి వాళ్ళకి అలాంటి ఆయుధాలేమో లేవు. అందుకని ఆ సుగ్రీవునికి కూడా చెప్తే ఆ మొత్తంతా దిగిపోయింది. కానీ తానంతటా తానుగా బయటికి రాలేక తారనే పంపించాడు. ఆ తార వస్తే తారా లక్ష్మణస్వామికి ఆసనం వేసి కూర్చోబెట్టారు. తల దించుకున్నాడు, అటు చూడలేదు. ఆయన కోపంతో ఇలా చెప్పమన్నాడు మా అన్న అని, వాలిని చంపిన బాణము మొక్కపోలేదు, వాలి వెళ్ళిన దారి మూసుకుపోలేదు, మరి ఏమిటి, సమయం మించిపోయింది కనుక జాగ్రత్త అని హెచ్చరిస్తే ఆ తార చెప్పింది, ఏమయ్యా మీరే ఇచ్చారు ఈ రాజ్యము, ఏదో ఆయన సుఖపడుతూ ఉన్నాడు, ఏమిటి మీ తండ్రి గారు మిమ్మల్ని ఇందుకే కన్నాడా, ఏమి ఎంతసేపు నరుకుతాం చంపుతాం, ఇవేనా కనీసం క్షమ ఓర్పు ఇలాంటివి ఉండాలయ్యా, ఆయన ఏదో అలా అయిపోయాడు, ఆయన కూడా మర్చిపోలేదు, కబురు చేశాడు అందరికీ, వానర సైన్యం అంతా వస్తూ ఉన్నది, మరి సైన్యం కావాలి కదా, అది రావాలి అప్పుడు చూడాలి, అందరినీ పంపిస్తారు కనుక దయచేసి క్షమించండి రాకుమారులు మీరు, మరి దశరథ చక్రవర్తికి కుమారులు మీరు అని మాట్లాడింది తార. ఆ మాటలతో పాపమైన కోపం చల్లారిపోయింది. వస్తారు మీ సన్నిధికి వస్తారు అని చెప్పింది. ఇప్పుడు రాలేరు, మిమ్మల్ని దర్శించలేరు, వస్తారు అని చెప్పింది ఆమె. సరే వచ్చేశాడు లక్ష్మణస్వామి. జరిగిన సంగతులు చెప్తే ఆ తర్వాత సుగ్రీవుడు ఫలాలు కొని తీసుకొని అందరినీ వెంటబెట్టుకొని రామచంద్రస్వామి సన్నిధికి వచ్చాడు. వచ్చి స్వామి మీ క్షమించండి, నన్ను రాలేకపోయాను, అందరూ వస్తూ ఉన్నారు అని ఆయన అలా చెబుతూ ఉండగానే దిగిపోతూ ఉంది సైన్యమంతా, కోట్లు కోట్లు దిగిపోతూ ఉన్నాయి. వారందరూ కూడా రామచంద్రస్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ దిగిపోయి పెద్ద ధ్వని చేస్తూ ఉన్నారు, చెవులకు ఇంపుగా వినపడుతూ ఉన్నాయి ఆ మాటలన్నీ. జై శ్రీరామ్ శ్రీరామ శరణం మమ.